283 హ్రీంకారదుద్ధాభిసుధ సం ధా హ్రీంకారదుద్ధాభిసుధ దోహా నిష్పన్నం దుగ్ధం స్తనగతస్య పయసః స్వీయతాపాదనః సక్రియా విశేషో దోహః ఉపలక్షణం చూషణాదినాం తథా చ ప్రదీపాలంకారః సిద్ధః అనంతోదక ప్రసారిత నిన్నభూప్రదేశః అబ్ధిరుచ్యతే ఆపః ధీయంతే అస్మిన్నితి తథా తస్మిన్ సంజీవకత్వం ధర్మః దింభక సంజీవనే స్తన్యాదౌ దర్శనాత్ ఉద్ధాకారస్యాపి హకారయుక్తతయా శ్వేతవర్ణత్వాదమృత హేతోశ్చ తత్సాదృశ్యం తస్య సుదేవ సుధా తదభివ్యక్తత్వా విశేషాత్ తత్సేవకానాం నిత్యత్వే సతి బహువిధ మహిమశాలితయా దర్శనాదితి భావః ఓం హ్రీంకార దుగ్ధాభిసుధాయే నమః ఆం ఋత్వీ దోహనము వలన లభించినది గాన దుగ్గము అనగా శ్రీరము స్తనగతమైన శ్రీరమును పొందుటకే చేయబడు హసక్రియా విశేషమును దోహనమందురు చూప కాదులకు పాలు కుడుచుటకు గూఢ ఇది ఉపలక్షణము కాగా ప్రదిపాలంకారము సిద్ధమైనది అనంతజల ప్రసారితమైన నిన్న భూభాగమును అభియందురు జలము దీనియందు నిండియుండునుగాన ఇది అబ్ధి సాగరము ఎనబడును శిశు సంజీవక శిశువును పోషించునట్టి ధర్మము సన్యాదులందు గన్పట్టుచున్నది అటులనే ఈ జలరాశియందును తననాశ్రయించిన వారిని 406 లలితా త్రిశతి భాష్యం 407 జీవింపజేయనట్టి ధర్మమున్నది హ్రీంకారము గూడా హకారయుక్తము ధవళిమ గలదగుట వలన మోకరూపమైన యమూత ప్రాప్తికి హేతువు నగుట వలన క్షీరసాగరముతో పోల్చబడినది క్షీరసాగరమును మధించగా అమృతమావిర్భవించినది ఆ రీతిగానే హ్రీంకార నిరంతర జపము తదమననము వలన సుధావిశేషముగా పరమేశ్వరి అభివ్యక్తయే భక్తులకు అమృతత్వసిద్ధిని ప్రసాదించును అందుచేత భక్తులయందు నిత్యమైన బహువిధ మహమశాలిత్వము కనపడుచున్నదని భానము ఏవం విధమైన సుధాస్వరూపిణిగాన జగజ్జనని హ్రీంకారదుద్ధాభిసుథాయనుచు భక్తులచే గానము చేయబడుచున్నది.